శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me. సతమతమే అవుతున్నాను, ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్బోల్లా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాగే చూపులతోటి గుచ్చయొచ్చు. Right there in the middle of the silence with the rest of the melody slowly fading in, baby you're my symphony in all sense. Undallo matalni nee ketta cheppalantu evevo patallo reference edo vetikanu. Vennallo kurchunte kotte undanukunnadu nu vachi kalisake difference edo chusaru. The sun rises and then it sets, but something new happened the day we met. They both seemed to be happening at the same time. I knew I had to make you mine. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో మెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతికి అందిస్తూ నాజుకైన వెళ్ళు తాకేస్తూ మెత్తని మత్తుల విద్యుత్ దిగై ఒత్తిడి పెంచిందే. పొద్దు పొద్దున్నే హలో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్ద స్థమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మ, మల్లె పూల కొమ్మ. నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది, చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అండాల పోరి, పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మ, మల్లె పూల బొమ్మ. అతడు ఏదో రైతే, ఏదో జరిగిపోతుంది. Your head. గాలి అంటుందే వయసు. ప్రేమందం తెలిపింది కనువిందే చేసింది పూరించే సొగసు. పడిపోనాయి పైన పొరపడి ముదరే వద్దనే ముడులు వేయనా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మదిగిచ్చేసి మా సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా హోలా హోలా హోలా నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా హోలా హోలా హోలా ఇక చాలా చాలా జరిగే చెయ్యారా చేకు Mere sajna ఎంతగంటూ చెప్పవే తెలిసేట్టు నురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా ఆ కన్నుల్లో కొలువయ్యుండేందుకు నీలాకాశం వాళ్ళదా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా, వెన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్ను తారా. Thank you. is Santosh. May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? Ray, Ray, Ray. Uh-oh. Coming, Dad. Kupala dusuku vachave, toliya panama, telusa ekkada varalo. Nappule tisuku vachave, idu sambarama, telusa evariki paalo. పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు వదులిచ్చేలా తాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుక రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా రెండిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా ఆ కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమే తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా